28 మండపోపాఖ్యానము. చిదాకాశంలో ప్రపంచం అనే మండపం ఒకటి ఉంది. దాని పైకప్పు గాజు రేకులుగా ఉంది. ఆ రేకే ఆకాశం. ఆ మండపంలో 14 గదులున్నాయి. అవే 14 లోకాలు. ఆ మండపంలో ఒక ముసలి బ్రహ్మణుడున్నాడు. ఆయనకు అంతులేని సంతానం. ఆయన పేరు ప్రజాపతి. ఆ మండపంలోనే ఒక మూల ఒక చిన్న పల్లె ఉంది. తస్మిన్ నది సేలవనోపగూఢ సాగ్నిస్సదారస్సుతవాన్ నరోగః గోక్షీరవాన్ రాజభయాదిముక్తః సర్వాతిథి ధర్మపరో ద్విజో భూత్ ఊడొట్ప్రడొట్సడొట్పద్దెనిమిది శ్లో 38. ఆ ఊళ్ళో ఓ బ్రహ్మణుడు ఉండేవాడు. ఆయన సంతానవంతుడు, గోసంపద గలవాడు. ఆయన అతిథులను ఆదరంగా ఆహ్వానిస్తూ ఉండేవాడు.